భావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా అడగందే కాలైనా తగలొద్దూ అంటూనే అతి ప్రేమ చూపేటి అలవాటు నీదేరా మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా You wanna come and get me now? కనులను కడిగే కలగను వాడే చినుకులనైనా వడగడుతాడే అడుగుకు ముందే తుడుచును నేలే కదిపితే కాలే పరుచును పూలే ముసుగేసే ముత్యాని ఓ మరకుంటే మారేడు మునిపూస మారేడు మచ్చసలే సరి వీడే కుదరదు అన్నా కుదురుగా ఉండే కలబడుతున్నా కదలడు చూడే అరుదైన అబ్బాయిరా పెదవైన తాకిందో తెగ సిక్కు ఎద్దేడు కురులైన ఆరేడు చెదిరేను సర్దేడు మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా Don't you wanna come and get me now?